అందాల పోటీ పెడితే పిన్నయ్యే మిస్ డేటింగ్ కి వస్తానంటే చెప్పింది ఎస్ ఎక్కి ఎక్కి ఎక్కి రనా ఎర్ర బస్సు కిక్కిరిసి ఉంది రోపోరిల రస్సు అందాల పోటీ పెడితే పిన్నయ్యే మిస్ డేటింగ్ కి వస్తానంటే చెప్పింది ఎస్ ఎక్కి ఎక్కి ఎక్కి రనా ఎర్ర బస్సు కిక్కిరిసి ఉంది రోపోరిల రస్సు వాషింగ్ పౌడర్ బర్మ దయ్యం గోపాల్ బర్మ ఉంటే ఉన్ని పోతే పోని మనకే పడింది కర్మ You never know where, you never know how, you never know.